సౌధన్వనాభవో మా ప్రభూత అస్మిన్ హివస్సమానే రత్నధేయం గమంతింద్రమనూపో మదాస ఆనందృగోనామిహ రత్నధేయమభూత్ సోమస్య సుషూదస్య ప్రీతిః సుకృత్యయాజస్వస్యకం విచక్రచమసం చ దుర్ధాణోదమసం చ దుర్ధా సఖేమి శిక్షేత్యబ్రవీత అధీతమాజామృతస్య పంథా గృహం దేవానామృభవస్సుహస్తమయస్మిచ్చమస జేషయం కావ్యేన చతురో విచక్ర సునుధ్వంసవదం మదాయ పాదర్భవో మధూన సోమ్యస్య సత్యాకర్తమితరాజుమానా సత్యాకర్తమసం దేవపాణం సత్యాహరీధనూతరావతష్టేంద్రవాహారుభవో వాజరత్నా ీవ్రంవాజాశ్రవణమ్మదాయ తస్మై రజిర్భవ సర్వీరమాచక్షతమృషమోనందాతస్సుతమావిహర్యశ్వమాధ్యం దినం సవనం కేవలం తే సమృభిస్వరత్నేభిస్ సఖీంద్రతృషే సుకృత్యేవాసో అభవత సుకృత్యాసేనాజిమేదీజివినీషేత ఏ రత్నం ధాతసవసో నపాత సౌధన్వన అభవతామృతాస జగ్రతేజం సమానం రత్నధేయమకృణుధ్వం సుఖస్యాసూహస్త తదేభవరీషిక్తం వజేతత్సంవదేభిరింద్రియేభిః పిబధ్వం అనశ్నో జాతో అనభీజురుక్ష్యో రథస్త్రిచక్రః పరీవర్తతే రజః మహత్తద్వో దేవ్యస్య ప్రవాచనం యామేభవః పృథివీం యచ్చ పుష్యత సంయే చక్రస్సుహృదం సుచేతసో విహ్వరం తమ్ మనసస్పరిధ్యయా పీతజావో వాజారుభవో వేదజామసి తద్వో వాజారుభవస్సు ప్రవాచనం దేవేషు విద్వో అభవన్ మహేశ్వరం పితరాజురా పునర్జుమానాశరథాయతక్షేకం విచక్రతమసం చతుర్భజం నిశ్చర్మ నోకామరిణీతీతిభ దేవేష్మృతమానసృష్టివాజారుభవస్తద్వముఖ్యం ప్రథమశ్రవస్తమో వాచశ్రుతాసోయమీజనం నరా విధ్వదష్టో విదధేషు ప్రవాచ్యోయం దేవాసోపాసవిచర్షణి స వాజ్యర్వాసర్షిర్వచస్య జాతశూరో అస్థామృతనాసు దుష్టరా స రాజస్పోషం సుపీర్యం దేయం వాజో విభ్వాంగృభోజమావీషు శ్రేష్టం వాక్మేషో అధీదాయుదర్శతం స్తోమో వాజారుభవస్తంజూజుష్టన ధీరాసోహిష్ఠకవయో విపశ్చితస్థాన్వజేనా బ్రహ్మణా వేదయామసి యూజమస్మభ్యం ధిషణాభ్యస్వరీ విద్వాంసో విశ్వానర్యాని భోజనా యుమంతం వాజమృష సుష్మముత్తమమానో రజిమృభవస్తక్షతావజాః ఇహ ప్రజామిహ రయిం నరాణా ఇహ శ్రవో వీరవత్తక్షసానః ఏన వయం చిదజేవాచన్యాంతం వాజం చిత్రవైభవో దదానః ఉపనో వాజా అధ్వరే భుక్షామేవా జాతపతిభిర్దేవజానైః యథా యజ్ఞం మనుషో భిక్ష్వా ఆసుదధిధ్వేరం ృమే సంతు యజ్ఞాయుష్టాసో అద్య ఘతయో ప్రవస్సుతాసో హరయంత పూర్ణా క్రత్వే దక్షాయ హర్షయంత పీతాయం దేవహీతం యథా వస్తోమో బాజాజుభక్షణో దదేవాః జుహ్వేమనుష్మదుపారాసు భిక్షుజుష్మే సచా బృహద్రీవేష సోమం ఈయో అస్మాసుజద్రధాయి భూతాజస్య ప్రావాదినస్సు నిష్కాః ఇంద్రస్య దూనాసవసోన పాతోనూపశ్చేత్యగ్రిజం మదాయ రిభువృక్షణో రయిం వాజే వాజింత మంజుషం ఇంద్రస్వంద్రం హవామహే సదాతమశ్విరం సేద్రిభోజమపథ యూజమింద్రశ్చమత్యం సధీభిరస్తు సనీతా మేధసాసో అర్వత వినో వాచారుభుక్షణ పతశ్చేత నజష్టవే అస్మభ్యం సూరయస్తుతా విశ్వాసాస్తీషణి ృక్షణీంద్రాసత్యాలయం సమస్వం చర్షణిభ్యా పురుషస్తమగత్తాయే ఉతో ఇవాం దాత్రా సంధి పూర్వాజా పూరుభ్యస్తృతస్యం నిదోషే క్షేత్రాసాందర్వరాసాం ఘనం దస్యుభ్యో అభిభూతిముగ్రం ఉత వాజినం పురనిషిద్వానందధిగ్రామోదరవిశ్వకృష్ణిం శేనం ప్రోషితప్సు మాసం సకృత్య వల్యో నృపదినసూరం యం దేవన ప్రపదే భద్రవంతం విశ్వ పూర్వదిహర్షమాన పఢ్యర్గ్యంతం మే ధయన్న సూరం రథకరం వాచనిబద్ధజంతం యస్మారుంధానో గధ్యా సమత్సు సనూతరశ్చరదిగోషు గచ్చన్ ఆవిర్వేజీగో విదధా నిజిక్యత్తిరోరజుంబర్యాప ఆయో ఉదస్మైనం వస్త్రమజిన్నదాజుమనుక్రోధం దిక్షితయో భరేషు నీచాజమానం జసూరిన్న శేనం సులభసరాచ్ఛాపసుమచ్చయూథం ఉదస్మాత్ ప్రథమస్ ఋష్యన్నివే వేదిశ్రేణి భీరసానాం కృణ్వానో జన్యో నశుభ్వారేణం వేదీహక్కిరణం దదస్వాన్ ఉదస్య వాజీ సూరిర్వదా వాసుశ్రూషమానస్తన్వాసమర్జే తురం జనీషు తురజన్ రజద్యోధిబ్రవోకీరతేరేణు వృంజన్ ఉదస్మాశ్రుతం జతోరీ భద్యోర్విధాయతో అభిజో భయంతే యదా సహస్రమభిషీమయోధీ దుర్వక్తస్మాభవతి భీమరింజన్ ఉదస్మాశ్యపనయం జిజనా జ్యోతిం కృష్టి ప్రో అభిభూతి మాసో ఉదైనమావస్సమితే భియంతః పరాదధిక్రాసరత్సహస్రై ఆదధిక్రాసవసా పంచ గృష్టీ సూర్యాయి వజ్యోతిషాపస్తదాన సహస్రసహస్రదసా భాజ్యర్వా ప్రణక్తుమధ్వాసమివచాంసి ఆసుందధిక్రాంతమనుష్టవామదివస్పృథివ్యా ఉదచక్కిరామ ఉచ్చంతీర్మాషస సూదయంతది విశ్వాని పరుషన్ మహస్తర్కర్మర్వక్రాదధిక్రాం పురువారస్య విష్ణాం పూరుభ్యో దీమాం సన్నాగ్నిం దదసర్మిత్రరుణాతూరి యో అశ్వశ్చదధిక్రాం నోపకారీత్ సమిద్ధే అగ్నావుషసో వ్యూష్టౌ అనాగతంతమీతిణోదమిత్రేణ వరుణేనాషూర్జో మహోజతమన్మయి మరుతాం నామ భద్రం స్వస్తూనం విత్రమగ్నింహవామహింద్రం వజ్రబాహు ఇంద్రమివే దుభే విహ్వయంత ఉదీరాజ్ఞమూప ప్రయంతమిత్రరుణానో అశ్వం అకారిణం జిష్ణోరస్వస్య బాలినా సురభిముఖాగ్రణాయోషిక్రావ్నయనుసర్కిరా భవిష్వాలిమృతూదయంతు అపామగ్నేషసూర్య బృహస్పతేరాంగిరస జిష్ణో సత్వాభరిషోదభిషోదో మన్యతచ్చారిషౌషదస్తురణ్యసత్ సరత్యోద్రవోద్రవర పరంగరోదధిక్రామేషమోజం స్వర్జనత్ ఉతస్మాస్య్రవదస్తురణ్యత పర్ణన్నవేరూపాది ప్రగర్ధినా శేనస్యే భద్రజాతో అంగరం పరీదధిక్రామ్న సహోజాతరిత్రత ఉదస్య వాజీక్షిపణిందూరణ్యది గ్రీవాజాం బద్ధోహాది కక్ష ఆసని కదుందధిక్రాను సంతవీత్తత్తథామంగాంశన్ పాపనీ ఫలత్ హంసూజిషద్వసూరంతరిక్షసద్ధోతానే జిషదచీర్దులో నసత్ నృషద్వదసరిదసద్యో మదద్యాగోచాదృతచాద్రిచాదృతం ఇంద్రాకో వరుణా సున్నమా పస్తోమో హవిష్మాం అమృతో నహోత యో వాం హృతిక్రదూమాం అస్మదుక్తః పస్పర్శదింద్రావరుణా నమస్వాన్ ఇంద్రాహయో వరుణా చక్ర ఆపీ దేవో మత్వః సఖ్యాయ ప్రయస్వాన్ సహంతిషు శత్రో నవోభిర్వా మహద్ది స ప్రసృందే ఇంద్రాహరత్నం వరుణాధేష్టేచ్చాగ్రభ్య సమానేభ్యీషాయ సఖ్యాగతో మయీ సృదేభ్య స్వ్రయత మాధురీ ఇంద్రాజువం వరుణాజిజ్యమస్మిన్నో జిష్టముగ్రాని జిష్టం వజ్రం యోజుమేవో విగతిర్దభీతిస్తస్మిన్నిమాధామభిభూత్యోజా ఇంద్రాయుమం వరుణా భూతమస్యాధియ ప్రేతారా వృషభేవ ధేనో సానో దుహీయజ్జవ దేవగత్రీ సహస్రధారాపజాసా మహీగౌః లోకే హితేతరాయ ఉర్వరా వృషాశ్చ పౌంసే ఇంద్రానో అత్ర వరుణాశ్యాసామవోషద్ధస్మా పరీతజ్ఞాయాం యువామిధ్యవసే పూర్వ్యాయ పరిప్రభూతి గమిషస్వాపి నీమహే సఖ్యాయ ప్రియాయ సూరామం హిష్ఠాపి సదేవ శంభూ సేవా జయంతీ రాజన్నజగ్మర్యభయోసూదాను శ్రీరేణగాహువసోమస్థరింద్రం గిరో వరుణం మే మహీషా ఇమాయింద్రం వరుణం మే మహీషాద్మన్ను భద్రవీణమిచ్చమానా ఉపేవస్తుర్జ్యోష్టారాజివస్వో రఘ్వీరీవశ్రవసో భిక్షమానా అశ్వత్మారథ్యస్ పుష్టేర్మిత్యస్ రాజపదాయ్యామక్రారాహూతిరస్మక్రారాయో నియుతస్వంతా ఆనో బృహంత బృహదీభిరుతీంద్రజాతం వరుణవాచ ధాతౌ యజ్జవ ప్రదనాసు ప్రక్రీడాంతమతనితార ఆజే మమ ద్వితారాష్ట్రం క్షత్రియస్య విశ్వాయోర్విశ్వే అమృతాధిధాన కథం సజం దేవరూణస్య దేవారాజామి కృష్ణే రూపమస్య భవ్రే అహం రాజా వరుణో మహ్యంతాన్య సూర్యాని ప్రథమాధారయంత క్రతం సజం దేవరుణస్ దేవారాజాష్టేమస్వ్రే అహమింద్రోవరుణస్తేమీగీరేషీసుకే స్వష్టే విశ్వాభువనాని విద్వాంతమైరజం రోదసీధారయం చ అహమపోబింబముఖ్యమానాధారయంతిమంసదృతేన పుత్రో అదీతేర్దూత్రిధాతుసయద్ది భూమ మాన్నరస్వస్వాజయం తోమాృదా సమరనేహమంతే కృణోమ్యాజం మగవాహమిోజా అహంతా విశ్వాసకరణ్యం మాదేజం సహో వరతే అప్రదీతం జన్మాసో మాసో మమదనదుగ్ధోేభేతీ అపారే విదుష్టే విశ్వాభువనాబ్రవీషివరునాయ వేధ సంవృత్రాని సంవిషేత ఘన్వాంద్రసింధూన్ అస్మాకమత్ర పితరస్తాసర్షయోదౌర్గహే మధ్యమానే కరాజంద్రశ్రమస్యాయింద్రన్నవృత్రమర్ధదేవం పురుగుత్సానీ మామదాసద్ధవ్యేభిరింద్రావర్ణానమోభి అసారాజానంద్రసదస్యమస్యావృత్రహణం దశసమర్ధదేవం రాజా భయం సమాం సోమదేమ హవ్యేన దేవాహవసే నగావాహ తాం ధేనుమింద్రావరుణాయమన్నో విశ్వాహా ధత్తమనాపస్ఫురంతీ కపుస్రవత్కతమో యజ్ఞయానాం బందారు దేవక్కతమో జూషాతే కరసేమాం దేవీమృతే శుక్రేక్షాం హృదిశ్రేషామసృష్టిసుహవ్యాం కోమ్రేలాదికతమ ఆగమిష్టో దేవానాముకతమ సంభావిష్టః రథంకమాహుర్ద్రవదస్వమాసుంజం సూర్యస్య దుహితావృణీత మక్షోహిష్మాగచ్చ సజీవతోద్యోనింద్రో న సత్యం పరీతజ్ఞాయాం ఇమహాజాతా దివ్యాసు పన్నాకజా సజీనాం భవతస్త తిష్ఠా కామాం భూర్వమాదిష్కయా నాస్వీనాగమథో హూయమానా కో వాం మహస్యజసో అభీకపురుష్యతం మాధ్వీరస్రానభూతి ఉరుహాంరథ పరిణక్షతిజ్యామాయత్స ముద్రానభివర్త దేవాం మధ్వా మాధ్వీమధూవాం మృషాయన్యత్రీం వాం వృక్షోధురజం నభక్వాః సింధుర్గవాం రథయా సింజరస్వాం ఘృణామయో రుషా సత్పరిజ్ఞన్ తదూర్వామజిరం చేయానం జనపతి భవత సూర్యాయాం సమనాపవృక్షే జయమస్మేషు మచర్వాజరత్నా వృష్యదం జరిదారం యువం హామో నాసత్యాయుభద్రిక్ రథం భయమద్యాహూవేమ పృథుర్జయమశ్వినాసంగో సూర్యాంధురాజర్గిర్వాహసంభృతమం వసూయుం యువం శ్రియమశ్వినా దేవతాతాం దివో నపాసావనధస్వజీభిః యువోర్వపురభివృక్షస్వజం దేవహం జియత్క గుహాసో రథే వాం కో వా మధ్యాకారతే రాతహం ూతే వాసుపేయాయ వార్కైతస్య మనుషే పూర్వ్యాజనమో మానో అశ్వినావర్తతి హిరణ్యజేన పురుభూరే నేమం యజ్ఞం నా సత్యోపజాతం ఇవాసయిన్మధూన సోమ్యశతోరత్నం విధతే జనాయ ఆనో జాతం దివో అచ్చా పృథివ్యాహిరణ్యేన సువృతారథేన మా వా మన్యే నిజమందే వయం తస్మై యద్ధదేనాభిపూర్వ్యా వా నూనోదయం పూర్వీరం మృగంతం దస్రామి మాసాముభయేష్వస్మే నరోయద్వామస్వినా స్తోమమామన్ సదస్తూతిమాజమీరాసో అగ్మన్ ఇహజద్వాహం సమనాపాక్షే జయమస్మే సోమతిర్వాజరత్నా ఉదక్షతం జరితారం యమం వశ్రుతకామో నాసత్యాదిపద్రిక్ ఏదస్య భానుమృతీయత్రి యుజ్యతేన సంపరిద్మాదివో అస్య సానాది వృక్షాసో అస్మిన్ మిథునాధిజో నృతిస్తురీజో మధునో విలప్సతే ఉద్వాం వృక్షాసో మధుమంతలీరతే రథా అశ్వాసముషసో వ్యూష్టిషు అపోర్ణుమందస్తమహాపరీవ్రతం స్వా అన్నదుఃఖం తన్వంతారజాః మధ్వపిపదం మధురే వీరాసీరుత ప్రియం మధూనే యుంజాథామృతం ఆవర్తనిం మధూనాజిన్వతస్పథోదృతిం వహేధే మధూమంతమశ్వినా హంసాసోజే వాం మధూమంతో అశ్రుధో హిరణ్యవర్ణా బుహువాషద్బుధాః ఉదప్రుతో మందినో మందిని స్పృశో మధ్వో నమక్షస్రవనాని గచ్చత స్వధ్వరా సో మధుమంతో అగ్నయ ఉస్రాచరందే ప్రతిమస్తో రస్తినా యన్నిక్తహస్తస్తరణిర్మితక్షణసోమం సురావమధుమంతమద్రీభిః ఆకే నిపాసో అహభిర్దవిద్వధస్వా అర్ణశుక్రం తన్వంతారజాః సూరస్థితస్వాంజీజానయీయతే విశ్వాంగనుస్వధయా చేతథస్వథః రవామవోచమశ్వినాధియంధారథస్వస్వో అనరోజో అస్తి ఏనాదజ్జః పరిరజాంసి జాతో హవిష్మంతం ధరణిం భోజమచ్చ అగ్రం పిబామధూనాం సుసంవాయోజమిష్టిషు గం హి పూర్వపాసి శరేనానో అభిష్టేభిర్నియత్వాంద్రసారథిః వాయో సుతస్య గంపకం ఆవాం సహస్రం భరజగింద్రవాయూ అభిప్రయాః భవంతు సోమపీటయే రథం హిరణ్యబంధురమింద్రవాయూస్వధ్వరం ఆయుధ్యాజోదివిస్పృశం రథేన పృథుపాజాదాస్వాం సర్వగచ్చతం ఇంద్రవాయూ జిహాగతం ఇంద్రవాయూ అయం సుతస్థం దేవేభిః సజోషసా విభాసం దాసుషో గృహే ఇహ ప్రజానామస్తు వామింద్రవాయోభిమోచనం ఇహ వాం సోమపీతయే వాయో శుక్రో ఆయామి హేమధ్వో అగ్రంధిపిష్టిషు ఆయాహి సోమపీతయే స్వార్ఘో దేవలియుత్వతా ఇంద్రస్య వాయవేషాం సోమానాం వీతిమర్హసః యువాయంతీంద్రవో నిర్నమాపోన సద్భ్యగ్ వాయవింద్రశ్చ సుష్మినాధరథం సవతస్పతి నిజిత్వం తానభూతజాజాతం సోమపీతయే జాభాం సంతి పురస్పృహో నియుతో ధాతుషే నర అస్మేతాయజ్ఞవాహతేంద్రవాయో నియచ్చరణం విహిహోత్రాపోనరాయో అర్యః వాజవా చంద్రేణ రథేన జాహి సుతస్య పీతయే నిర్యువాణో అదస్తీర్నియుత్వాంద్రసారథిః వాజవా చంద్రేణ రథేన జాహి సుతస్య పీతయే అను కృష్ణే వసూధితి యే మాతే విశ్వపే సుధా వాజవ చంద్రేణ రథేన జాహి సుతస్య పీతయే వహంత మనోజుక్తాసో నవతిర్నవ వాజమా చంద్రేణ రథేన జాహి సుతస్య పీతయే వాయో శతం హరీనా దివస్వపోర్ష్యానాం ఉదవాతే సహస్రమోదహాయాతుపాజసా ఇదం వా మాస్యే హవి ప్రియమింద్రా బృహస్పతి ఉక్తం మతశ్చ సస్యతే అయం వాం పరీషిచ్యతే సోమ ఇంద్రా బృహస్పతి చారుర్మధాయ పీతయే ఆనా ఇంద్రా బృహస్పతి ఇహమింద్రశ్చ గచ్చతం సోమపా సోమ పీతయే అస్మే ఇంద్రా బృహస్పతి ఇహయుంధత్తం సదగ్నిహం అశ్వామంతం సహస్రుణం ఇంద్రా బృహస్పతి భయం సుతే గీర్భిర్భవామహే అస్య సోమస్య పీతయే సోమామింద్రా బృహస్పతిర్గతం దాసుషో గృహే మాదయే థాం తదో గ్రహస్తంభద సా విజ్ఞోహంతాం బృహస్పతిస్తృషధస్తోరవేణ సంభ్రజ్యోతిధ్యానా పురో విప్రాదే మంద్రజుహ్వం దురేతయస్సు ప్రకేతం వదం తో బృహస్పతే అభియేనస్తతస్రే బృహంతం శ్రప్రమలబ్ధమూర్తం బృహస్పతే రక్షతాదస్య యోనిం బృహస్పతే యాపదమాపదావతదాతదృతస్తు సోనిషేదు శుభ్యం ఖాదావత అద్రిదుగ్ధామధ్వస్తోదంత్యభిరో విరత్సం బృహస్పతి ప్రథమం జాయమానో మహోజ్యోతిషః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవే నమి సప్తరశ్మిరథమత్తమాంసి సదృష్టు భాసరిక్వదా గణేన బలం రూరోచ ఫలికం రవేణ బృహస్పతి ఋశ్రియా హవ్యసూదః కలిక్రద్వావసతీరుదాయత్ ఏవా పిత్రే విశ్వదే మాజవృష్ణే యజ్ఞేర్వీధే మనమసా హవిద్భిః బృహస్పతే సుప్రజా వీరవంతో వయం శ్యామపతయోగజీనాం సయజ్రాజా ప్రతిజన్యాని విశ్వా సుష్మేణ తస్థాభిర్వీర్యేణ బృహస్పతిస్సుమృతం విహరతి వల్భూయతి వందతే పూర్వభాగం సజిక్షే విశుధీతమోకరి స్వే తస్మాజిలా బిన్వదే విశ్వధానీ తస్మై విశస్వయమేవానామంతేజస్మిన్ బ్రహ్మరాజని పూర్వజేతి అప్రతీతో జయతి సంధరాలి ప్రతిజన్యాన్యుదయాసరన్యా అవశ్య వేయో వరీవృణోతి బ్రహ్మణే రాజాతమవంతి దేవా ఇంద్రశ్చతోమం పిబతం బృహస్పతేస్మిన్ యజ్ఞే మందదానావృషణ్వసు ఆవాం విశంతిందవస్వాభుభోస్మే వయం సర్వీరం నియచ్చరం బృహస్పత ఇంద్రవద్ధరం నస్వజాసావాం సుమతిర్భూత్వస్మే అభిష్టం ధియో జిగృతం పురం ధీర్జస్తమర్యో వనుషామరాతి భద్రన్నో అపి వాత యమనా హరిః ఇగమోచ్యత్పూర్వతమం పురస్తాజ్యోతిస్తమోమయునాదస్తానం జీవోదు ఇతరో విభాజేణాయ అస్తూరుచిత్రామృత పురస్తాన్వితీవస్వరవోద్ధరేషు యోగ్రజస్తమోద్వారోచ్చీరభ్రాంచుజ పాపకా ఉచ్చందీరీరయంతభోగాన్ రాధో దేహోషో మహోనీ అజ అన్నపనయస్సంతబుధ్యమానాసోపి మధ్యే విత్సేస్తనజో నమో బాజామో బూజాదూషదో అద్యవగ్వే అంగీరే దగ్వే సప్తాస్యే రేవతి రేవదూష యూయం విదేవీర్వృతయుద్భిరస్వై పరిప్రజాత భువనాని సజ్జః ప్రబోధయం దీరుషదస్వతంత్రం జీవాచ్చతుష్పాచ్చరసాయ జీవం స్విరాసాం కథమా పూరాణీయా విధానా విధర్భూణా శుభ్రావృషదశరణం జయంతే సదృశీరదుర్జా సాధాతా భద్రావృషదః పురాసూరభిష్టిజ్యుమ్నాదృతజాత సత్యాః శ్రీజానశ్చ సమానముగ్ధైస్తుమంచం సంగ్రహీణం సజ్జాప తాచరంది సమనా పురస్తాః సమానతః సమనాప ప్రధానాః ఋతశ్చ దేవీస్తోబుధానాగవాన్న సర్గా పుషసో జనంతే మనసమానీరమీతవన్నాషదశ్చరంతి ఊహం తీరభ్రమసి సంవృతద్భిః శుక్రాతలోయోరుతారాయింద్రీవోదుతలో విభాతి ప్రజావంతం యచ్చతాస్మాసు దేవీ శోనాదావ ప్రతిబుధ్యమానా సుదీర్ఘస్య పతయ శ్యామ తద్వోదివోదివితలో విభాతీరుపబ్రువముషసో యజ్ఞకేతు వయం శ్యామయతోజనే ధృతద్యౌశ్చ ధత్తాం పృథివీ చ దేవీ ప్రతిష్యాసూనవీజనీం యుచ్ఛంతీ పరిశ్వసూ దివోహదర్శితుహితా అశ్వే చిత్రారూఢి మాతాగవాతాపరి సఖా భూదశ్వినో ఋషా ఉదసఖాశ్వినో ఋతమాతాగవామసి ఋతోషోపస్వీషిషే భయద్వేషసంద్వాదికిత్సూనృతావరి ప్రతిస్తోమేరభుస్మహి ప్రతిభద్రాక్షగవాం సర్గానస్మజా ఓషా ప్రాపురుద్రయా ఆపృషే విభావరివ్యా భజ్యోతిషాతమా పురుషో అనుస్వధామా ఆద్యాంతరోషిరశ్మిరాంతరిక్షమురుప్రియం పురుష శుక్రేణ సోదిషా తద్దేవస్య సవితుర్వార్యం మహద్రేణీమహే అసూరస్య ప్రచేతసః ఛద్దర్యేన దాదుడే యచ్చ దిద్మనాతన్నో మహా ఉదయాం దేవో అద్భుభిః దివో ధర్తా భువనస్య ప్రజాపతిః పిశంగం ద్రావ్యం ప్రతి ముంచతే కవిః విచక్షణ ప్రజయన్నాభృణన్నుర్వజీరత్సవితాసున్నముఖ్యం ఆ ప్రాజాం దివ్యాలిపార్థీ వా శ్లోకం దేవకృణుతే స్వాజధర్మానే ప్రబాహు అస్రాత్సవితాసవీమని నివేశయన్ ప్రసువన్నక్తుభిర్జగత్ అదాభ్యో భువనాని ప్రజాకాశద్వృతాని దేవస్స విదాభిరక్షసే ప్రాశ్రాగ్బాహూ భువనస్య ప్రజాభ్యో ధృతవ్రతో మహో అధ్వస్య రాజతి హిరణ్యంత పితామహి త్వరాత్రీరాహం త్రిపరిహోస్త్రీని రోచనా తిస్రో దివ పృథివీస్తిశ్రయన్ వదిత్రైరభినో రక్షమనా జగత్సం న ప్రసవీత నివేశ నో జగతస్థాదుర్భయశ్రయోవశీ సో దేవస్య విదాసం యచ్చత్వస్మే క్షయాయ త్రివరూథమం గతః దేవర్వర్ధ దుఃఖయం దాదు నస్త విలాస ప్రజామిషం స క్షరాభిరహిస్తంబదు ప్రజావంతం రజిమస్మేతమింబదు అభూర్దేవస్వీమోమన్న ఉపవాచ్యోనృభి ప్రియోరత్నాభ్యమానవేభ్య శ్రేష్టం నోమత్రవీణం యథాదత్ దేవేభ్యో హి ప్రథమం జిజ్ఞేభ్యో బృహత్వం సుమతి భాగముత్తమం ఆదిద్రామాణం సవితవ్యో నృగేను చీనాజీవితామానుషేభ్య అచిత్తీయమాదైర్జేయనే దీనైర్దక్షై ప్రభూతి పూరుషత్వతా దేవేషు చ సవితర్మానుషేషు దత్తం నో అత్ర సుమతాదనాగతః క్రమియే సవితుర్దైవ్యస్య తద్యథా విశ్వం భువనం ధారయిష్యతి పృథివ్యా పరిమన్నాశ్వం గురిర్వష్మం దివః సుమతి సత్యమస్య తత్ ఇంద్రజ్యేష్ఠాన్ బృహద్భ్యః పర్వతేభ్యః క్షయాంగేభ్యః సుమతి పస్యావతః యథా పతయంతో విజయభిరజేమైవతస్థు సవితః సమాయతే ఏతేత్రిరహన్ సవితః సవాసో దివే దివే సౌభగమా సుమంతి ఇంద్రోద్యావా పృథివీ సింధూరద్భిరాదిత్యైర్నో అదితిః శర్మాయం సత్ కోపస్త్రాతాపసవః కోపరూతాద్యావా భూమే అదితేత్రాసీతాన్నః సహీయతో వర్ణమిత్రమర్థా కోపోధ్వరేవరీ బోధాదిదేవాః ప్రజేధామాని పూర్వ్యాన్యచ్చాన్వియదుచ్చాన్వియోతారో అమూరాః విధాతారో విజేతధురజస్రాధీతయోరుమితందధస్మాః ప్రపస్యామీ సింధూమర్కై స్వస్తి సఖ్యాయ దేవీ ఉభేయో అహని నిపాతముషాధానక్తామలబ్ధే జమాంసా విషస్పతి సుమితం గాతుమగ్ని ఇంద్రా విష్ణో నృవృఢస్తవా నాశర్మోజంతమద్వరూథం ఆపర్వతస్ మరుతామపాదేవ్రాతురవృహస్ పాత్మజ్జన్యాంభ్రోమిత్రిజాతనవృష్యేర్దీ అయీనా బుద్ధ్యే నస్సు మేతరేభిష్టై సముద్రన్న సంచరణేతనిష్యమో ధర్మస్వరతో నద్యో అపవ్రన్ దేవైర్నో దేవ్యదీకృతిపాదు దేవస్త్రాగతామప్రయుచ్ఛన్ నహి మిత్రస్య వరుణస్య దాసిమర్హామసి ప్రమిజంసాన్ భగ్నే అగ్నిదేవ సవ్యసాగ్నిర్మహసౌభాగస్మభ్యం రాసతే ఉషో మఘోన్యవహసూర్దేవార్యాపురు అస్మభ్యం వాజినీమ్రజి తత్సభగోవరుణో మిత్రో అర్యమా ఇంద్రో నోరాధసాగమత్ మహేద్యావా పృథివీ జిహజ్యేష్ఠే వృషాభవతాం సుజయద్భిరర్కైః యత్సేమ్మరిష్ఠే బృహదేవి మిన్వన్ బృహద్ధోక్షాపప్రధానేభిరేవైః దేవీ దేవేభిర్యజతే విదత్రైరమీనతీకస్త్రవృక్షమాణే ృహా దేవపుత్రే యజ్ఞస్య నేత్రీ సృజద్భిరక్కైః సయత్సవాభువనేష్వాసయేద్యావా పృథివీ జాన ఉర్వీగభీరేవేదీవేగే అవంసే ధీరస్వత్యాసమీరత్ నూరో నదీ బృహద్భిర్ నోపరుథై పత్నీమద్భిర్షయంతీర్థోషాః పురుషే విశ్వే యజతే నిపాతం ధియాశ్చ వరథ్యస్తదాసాః ప్రభాం మహిద్యవే అభ్యుపస్తుతిం భరామహే సుదేవుపప్రశస్తయే పునానే సన్వామిధస్వేన దక్షేణ రాజతః భూహ్యాదే సనాధృతం మహీ మిత్రస్య సాధసత్తరం తీవిప్రతీర్థం పరియజ్ఞం నిషేదతు క్షేత్రస్య పతినా భయం హితేనే భజయామసి గామస్వం పోషయిత్వా సనో మృళాదీర్థే క్షేత్రస్య పదే మధుమందభూర్తిం ధేనువీపపయో అస్మాసు ధుక్ష్వ మధుశ్రుతం ఘతమీపసుపూతమృతస్య నఃపతయో మృళయంతు మధుపతిరోషధీర్జావహాపో మధుమన్నోభవత్వంతరిక్షం క్షేత్రస్య పతిర్మధూమాన్నో అస్పరిష్యంతో అన్వేనం చరేణ సునం వాహాసునం నరస్సునం క్లేషతులాంగలం సునం వరత్రాపధ్యంతాం సునమష్టాముదింజయ సునాధీరామివాం వాచం ్రధృప్పయా ఏమే మాముపాదించతం అర్వాచీ సుభగే భవతి దేవంగామహేత్వాసి ఇంద్రసీతా నిగృహ్ణాతా పూషాణో యచ్చతు సానఃపయస్వతీ దుహాముత్తరాముత్తరాం సమాం సునం నఃపాదా విక్రేషంతు భూమిం సునం గీనాసా అభియంతు బాహైః సునం భజన్యామధూనాపయోభిస్సునాధీరా సునమస్మాసు ధత్తాం ఓ